ఆత్మజ్ఞాన ఫలము సంసిద్ధస్య ఫలం త్వేత జీవన్ముత్తస్య యోగినః బహిరంతః సదానందరసాస్వాదనమాత్మని 419. సంసిద్ధస్య సిద్ధి అనగా ఆత్మానుభవము కలవాడును జీవన్ముక్తస్య జీవన్ముక్తుడును అగు యోగినః యోగికి ఆత్మని అంతఃకరణమునందు బహేహ వెలుపలను అంతఃలోపలను సదా ఎల్లప్పుడును అనందరసాస్వాదనం ఆనందరసమును ఆస్వాదించుటయే ఏతత్ ఇదియే ఫలం ఫలము. సంసిద్ధస్య సాధంచతుష్టయమును సమకూర్చుకొని గురువును సమీపించి అతని ముఖము నుండి వేదాంత వాక్యార్థమును విని మన ఆత్మజ్ఞాన ఫలము 477. నముచేసి నిధిధ్యాసనము చేసి బాగుగా ఆత్మానుభవమును సంపాదించుకునేవాడును యోగినః పరమాత్మయందే స్థాపింపబడిన చిత్తము కలవాడును అగు జీవన్ముక్తస్య జీవించియున్నను సర్వోపాధి సంబంధములు తొలగిపోయినవానికి వితత్ ఇదియే ఫలం ఫలము. ఏది ఎనగా అంతఃకరణమునందు బయటను వెలుపలను గూడా సర్వదా ఆనందరసమును అనుభవించుట అఖండాకార వృత్తిచే అవరణము పూర్తిగా తొలగిపోయినది గాన వ్యుత్థానమునందు గూడా సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు గూడా ఆనందము తిరోహితము కాదు కావున బహేహ అని చెప్పబడినది. అట్టివాని మూర్తి చూచినప్పుడు ఎల్లప్పుడు చిరునవ్వు వికసించిన చూపులు మొదలగు వాటిచే ఇతరులు కూడా ఇతడు పూర్ణానందముతోనున్నాడు అని తెలుసుకొందురు. కావున అతనికి లభించిన పూర్ణానందరూపముతో స్థితి అవిచ్ఛిన్నమైనది గనే ఉండును. అవిద్యానివృత్తి రూపముగు మోక్షము దృష్టఫలమే కదా, అనగా ప్రత్యక్షముగా కనబడు ఫలమే కాని ఎప్పుడో ఎక్కడో లభించు ఫలము కాదు కదా. అవ సాక్షాత్తుగా గాని పరంపరయగాని ఏ సాధనములు ఏ ఫలముల నిచ్చునో తెలిసినచో ముముక్షువు ప్రయత్నించి ఆ సాధనములకు పూర్ణత్వమును సంపాదింప వీలుండును. కావున క్రమముగా వైరాగ్యబోధపరతుల ఫలములను చెప్పుచున్నాడు. వైరాగ్యస్య ఫలం బోధ బోధస్యోపరతః ఫలం స్వానందానుభవార్చాంతి రేషవోపరతేః ఫలం. 420. వైరాగ్యస్య వైరాగ్యమునకు బోధ జ్ఞానము ఫలం ఫలము బోధస్య జ్ఞానమునకు ఉపరతః ఉపరతి ఫలంజ ఫలము స్వానందానుభవాత్ స్వానందమును అనుభవించుట వలన శాంతిః శాంతి భవేత్ కలుగును. ఏషైనీ శాంతియే ఉపరతే ఉపరతికి ఫలం ఫలము. ఆత్మజ్ఞాన ఫలము నముచేసి నిధిధ్యాసనము చేసి బాగుగా ఆత్మానుభవమును సంపాదించుకునేవాడును యోగినః పరమాత్మయందే స్థాపింపబడిన ఇచ్చిత్తము కలవాడును అగు జీవన్ముక్తస్య జీవించియున్నను సర్వోపాధి సంబంధములు తొలగిపోయినవానికి ఏతత్ ఇదియే ఫలం ఫలము. ఏది ఎనగా అంతఃకరణమునందు బయటను వెలుపలను గూడా సర్వదా ఆనందరసమును అనుభవించుట అఖండాకార వృత్తిచే ఆవరణము పూర్తిగా తొలగిపోయినది గాన వ్యుత్థానమునందు గూడా సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు గూడా ఆనందము తిరోహితము కాదు కావున బహేహ అని చెప్పబడినది. అట్టివాని మూర్తి చూచినప్పుడు ఎల్లప్పుడు చిరునవ్వు వికసించిన చూపులు మొదలగు వాటిచే ఇతరులు కూడా ఇతడు పూర్ణానందముతోనున్నాడు అని తెలుసుకొందురు. కావున అతనికి లభించిన పూర్ణానందరూపముతో స్థితి అవిచ్ఛిన్నమైనది గనే ఉండును. అవిద్యానివృత్తి రూపముగు మోక్షము దృష్టఫలమే కదా, అనగా ప్రత్యక్షముగా కనబడు ఫలమే కాని ఎప్పుడో ఎక్కడో లభించు ఫలము కాదు కదా. అవ సాక్షాత్తుగా గాని పరంపరయగాని ఏ సాధనములు ఏ ఫలముల నిచ్చునో తెలిసినచో ముముక్షువు ప్రయత్నించి ఆ సాధనములకు పూర్ణత్వమును సంపాదింప వీలుండును. కావున క్రమముగా వైరాగ్యబోధపరతుల ఫలములను చెప్పుచున్నాడు. వైరాగ్యస్య ఫలం బోధ బోధస్యోపరతః ఫలం స్వానందానుభవార్చాంతి రేషవోపరతేః ఫలం. 420. వైరాగ్యస్య వైరాగ్యమునకు బోధ జ్ఞానము ఫలం ఫలము బోధస్య జ్ఞానమునకు ఉపరతః ఉపరతి ఫలంజ ఫలము స్వానందానుభవాత్ స్వానందమును అనుభవించుట వలన శాంతి శాంతి భవేత్ కలుగును. ఏషైనీ శాంతియే ఉపరతేహుపరతికి ఫలం. ఫలము 477. 478. శ్రీ వివేక చూడామణి విముక్తి సౌధాగ్రతలాధిరోహణం తాభ్యాం వినా సాన్యతరేణ సిద్ధ్యతి 375 అనియు. వైరాగ్యాన్న పరం సుఖన్య జనకం పశ్యామి వశ్యాత్మనః తచ్చేత్ శుద్ధతరాత్మబోధ సహితం స్వరాజ్య సామ్రాజ్య ధుక్. 377 అనియు వెనుక చెప్పబడినది. కావున జ్ఞానవైరాగ్యములు రెండును మోక్షము విషయమున తుల్యముగా హేతువులన్నట్లు కనబడుచున్నది. ఏతద్వారమజస్ర యుక్తి యువతేహ 377 అనువాక్యముచే వైరాగ్యము ముక్తికి ద్వారమని చెప్పబడినను. సర్వత్రా స్పృహయా సదాత్మని కురు ప్రజ్ఞాం నిజశ్రేయసే 377 అనువాక్యము వలన గూడా వైరాగ్య జ్ఞానములకు గల హేతుమద్భావము వైరాగ్యము వలన జ్ఞానము కలుగునను విషయము స్పష్టముగా తెలియట లేదు. కావున ఆ విషయమును ఇచట స్పష్టీకరించుచున్నాడు. అవివేకము వైరాగ్యము సమాధిషట్కము అనగా శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ముముక్షుత్వము అనేడు బ్రహ్మ విచార సాధనములలో వైరాగ్యోపరతులు కూడా చేరి ఉన్నవి అను మాట సత్యమే. కాని అంతరంగము లగుటచే అనగా ఆ సాధనములు బ్రహ్మ విచారమునకు అత్యావశ్యకము లగుటచే విచారకాలమున సామాన్య రూపముగా ఉన్నను వాటికి ఉత్తమత్వము లభింపవలెనన్నచో శ్రవణ మనన రూపములగు జ్ఞాన సాధనముల కావుననే బాహ్యానానాలంబనం వృత్తే అనుష్ఠానము ఆవశ్యకము. రేషోపరతి వృత్తమ 24 అని వెనుక చెప్పబడినది. నిదిధ్యాసనము లేకుండా విపరీత భావన నివర్తించదుగాన. విచారదశయందు బాహ్యానాలంబనత్వము అనగా మనోవృత్తి బాహ్య విషయములను గూర్చి ప్రవర్తింపకుండుట అనునది. దుర్లభమే యైనను శబ్దాది విషయములను ఆలంబనముగా స్వీకరింపక అనగా శబ్దాది విషయములను గూర్చి చింతింపక వృత్తి మనోవృత్తి విచారమును సాధించునని చెప్పు. ఆత్మజ్ఞాన ఫలము కొనవలెను అనగా ఆ సమయమున శబ్దాని చింత లేకున్నను విపరీత భావన ఉండవచ్చును గాన చిత్తవృత్తి పూర్తిగా బాహ్య విషయానాలం బనము అని చెప్పుటకు వీలులేదు. కాని పంచకోశ నిషేధపూర్వకముగా నిదిధ్యాసనముచే స్వనుభవమును సంపాదించిన పిమ్మట వృత్తి పూర్తిగా అనాత్మాభిషేకముగా అనగా అనాత్మవస్తువులకు సంబంధించనిదిగా అగును అని చెప్పుటకు అవకాశముండును. అందుచే బోధకు ఉపరతి ఫలము అని చెప్పబడినది. ఇచట శ్రీచరణులు ఒక సంభావ్యముగు ఆశంకకు సమాధానము చెప్పుచున్నారు. 75వ శ్లోకమున వైరాగ్యోపరతులు రెండును తుల్యముగ ముక్తికి హేతువులని చెప్పబడినది. వైరాగ్యము వలన ఉపరతి కలుగును అనుసూచన ఈ శ్లోకములో కాని 377వ శ్లోకములో కాని లేదు. మరి యొక్క విషయమేమనగా ఉపరతి కూడా బ్రహ్మ విచార సాధనములలో ఒకటి అని వెనుక 17వ శ్లోకములో చెప్పబడినది. అనగా ఉపరతి వలన బ్రహ్మజ్ఞానము కలుగును అని చెప్పినట్లైనది. కావున ఈ శ్లోకమున బోధస్యోపరత ఫలం అని ఆత్మజ్ఞానము నకు ఉపరతిని ఫలముగా చెప్పుట ఇట్లు పొసగును అని ఆశంక. దీనికి సమాధానమేమనగా ఆత్మవిచార సమయమున బాహ్యానాలంబన వృత్తిరూపముగు ఉపరతి సాధనముగా ఉన్నను అది అంత పరినిష్ఠితముగా ఉపరతియే కాదు వైరాగ్యాది సాధనములు కూడా ఇట్లే సామాన్య రూపమున ఉండునుగాని అంత దృఢముగా ఉండవు. కాని పంచకోశని షేధపూర్వకముగా నిదిధ్యాసనము చేసిన పిమ్మట ఆత్మాను భవము కలిగిన తోడనే అంతవరకు సామాన్యముగా ఉన్న ఉపరతి దృఢతరమగును. ఈ అభిప్రాయముచే ఇచట బోధస్యోపరత ఫలం అని చెప్పబడినది. ఉదా ఇట్లే సమాధి షట్కము నడుమనున్న ఉపరతి సమదమముల ఫలము అని, అనగా సమదమముల వలన కలుగునని చెప్పబడినది. 479-480 శ్రీవివేక చూడామణి, అయినను ఆ ఉపరతియే ఉత్తమమైన పిమ్మట శాంతి దానికి ఫలమగును, అనగా అట్టి ఉపరతి వలన శాంతి కలుగును అని, స్వానందానుభవాచ్చాని రేపై ఓపరతేహ ఫలం అను వాక్యముచే చెప్పబడుచున్నది. స్వలక్ష్యే నేతావస్థ మనసహ సమ ఉచ్యతే 22 అని వెనుక చెప్పిన సమమే ఇప్పుడు ఇచ్చట శాంతి పదముచే పేర్కొనబడినది. ప్రయత్నపూర్వకముగా ఆప్త వాక్యాది సహాయముతో మొదట సంపాదించుకునిన సాధనములే ఆత్మవిచారముచే ప్రకర్షను పొంది అసంకుచిత క్షణములగును, అనగా వాటి స్వరూపము పరినిష్ఠితమగును అని భావము. కావున 93 బ్రహ్మ సత్యం జగన్మిథ్యేత్యేవం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్యవస్తు వివేక సముదాహృత అను శ్లోకమున నిరూపితమగు లక్షణము గల వివేకము మొదట కేవలము పరోక్ష జ్ఞానరూపమున నుండి ఆత్మవిచారనంతరము అపరోక్ష రూపమగును రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత విషయములపై రాగము ఉండదు అని గీతలో చెప్పిన విధమున స్వరూపానంద సాక్షాత్కారము కలిగిన తోడనే విషయరాగము వాసనారూపమున గూడా ఉండదుగాన అప్పుడు విషేచ్ఛ పూర్తిగా తొలగిపోవుట అనెడు స్వరూపముగల వైరాగ్యము అసంకుచితము అనగా పరిపూర్ణము అగును. కావున అభ్యాస వైరాగ్యములచే మనస్సును బాగుగా నిరోధించి విచారము చేసిన చోబోధ ఆత్మజ్ఞానము తప్పక కలుగును. అట్లు కలుగకున్నచో వైరాగ్య రూపముగు సాధనము పూర్ణముగా లేదని యర్థము. అందుచే ఆ వైరాగ్యము దృఢముగునట్లు ప్రయత్నము చేయవలెను. ఇట్లు బోధము అనగా ఉపనిషజన్యమగు ఆత్మసాక్షాత్యారము లేదా సందేహముగాని విపర్యాస జ్ఞానము కాని లేని ఆత్మవిషేక పరోక్ష జ్ఞానము కలుగగా ఆ బోధమునకు ఉపరతి ఫలము ఆత్మజ్ఞానము కలిగిన పిమ్మటకూడా ఆత్మజ్ఞాన ఫలము. ఈ మనస్సు బాహ్య విషయముల నుండి నివర్తింపకున్నచో దృఢజ్ఞానము కలుగలేదని యర్థము. అట్లు దృఢజ్ఞానము కలుగకుండుటకు కారణము వైరాగ్యము అపరిపూర్ణముగా నుండుటయే. పూర్ణమైన వైరాగ్యము దృఢమైన ఆత్మనిశ్చయము లేకున్నచో విద్యావంతులకు తది తగులకు భేదమేమీ? విద్యావంతులైన పిమ్మట గూడా అపరతి లేకుండా ఎట్లుండును? అనగా వైరాగ్యము పూర్ణము కానంతవరకు ఆత్మజ్ఞానము దృఢము కాజాలదు. అది దృఢము కానంతవరకును అతడు విద్యావంతుడు కాజాలడు, అందుచేతనే అతనికి ఉపరతి కలుగదు అని అభిప్రాయము. మనస్సునకు ఉపరతి కలుగగనే స్వానందానుభవము ద్వారా శాంతి క్రియాశూన్యస్థితి కలుగును. ఇదియే ఉపరతికి ఫలము. కావుననే జ్ఞానమృతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యమస్తి చేన సతత్వవిత్. జ్ఞానమృతముచే తృప్తుడై కృతకృత్యుడైన యోగి చేయదగనది ఏదియూ ఉండదు. అట్లేదైన ఉన్నచో అతడు తత్వవేత్తయే కాడు అని చెప్పబడినది. యద్యుత్తరోత్తరభావ పూర్వపూర్వంతో నిష్ఫలం తరువాత రావలసినవి రాకున్నచో వెనుకటివి వ్యర్థములు అను న్యాయముననుసరించి ఆయా ఫలములు లభించువరకును ఆయా సాధనము పూర్ణము కాదనియే యర్థము. కావున సాధకుడు జ్ఞానము విషయమున బాగుగా ప్రయత్నము చేసి సాధనములను పూర్ణములుగ నుండునట్లు చేసుకొనవలెను అని బోధించుటకై ఈ విధముగా చెప్పబడినది. అవ బ్రహ్మ విద్యకు ఫలమును చెప్పుచున్నారు. నివృత్తి అహ పరమాతృప్తి ఆనందోనుపమహస్వతః దృష్టదుఖేష్వనుద్వేగ విద్యాయః ప్రస్తుతం ఫలం. 421 శ్రీ వివేక 381 శ్రీ వివేక చూడామణి, నివృత్తి అహ సకల కార్యముల నుండి మరలుటయు పరమా గొప్పదైన తృప్తి అహతృప్తియు స్వతః స్వతసిద్ధమగు అనుపమః సాటిలేని ఆనందః ఆనందము. దృష్టదు భేషు కనబడుచున్న ప్రాప్తించుచున్న దుఃఖముల విషయమున అనుద్వేగః మనస్సులో బాధపడకుండుట. ఇవి విద్యాయః విద్య యొక్క ప్రస్తుతం ప్రస్తుతమైన అనగా ఇచటనే కనబడెడు ఫలం. ఫలము నివృత్తి అహ సర్వకార్యముల నుండి నివర్తించుట. ఐదు వ్యాపారమును చేయకుండుట అనగా కర్తవ్యమేమియు మిగులకుండుట. పరమాతృప్తి నిరంకుశమైన ఎట్టి విఘాతమును లేని తృప్తియు అనగా చేయవలసినదంతము చేసినాను, పొందదగిన దానిని పొందినాను, ఇటుపైన చేయదగనదిగాని పొందదగనది కాని ఏదియు లేదు. ఈ విధముగా నేను ధన్యులలో ధన్యుడను అను చింతచే కలుగు సుఖ విశేషము. స్వతః స్వతసిద్ధమైనదియు అనుపమః సాటి లేనిదియు అగు ఆనందః విషయములు అపేక్ష లేని నిత్యము నిరతిశయము దేనిని మించిన మరియొక సుఖము లేదో అట్టి సుఖము. దృష్టదుహఖేషు అనుద్వేగః ప్రారబ్ధకర్మను అనుసరించి వచ్చిపడెడు దుహఖముల విషయమున మానసిక క్లేశము చెందకుండుట. ఇట్టి దుహఖములు ప్రాప్తించినప్పుడు చీ నేనెంత పాపాత్ముడను అని అజ్ఞాని పశ్చాత్తాపము చెందుచుండును. ఇదియే ఉద్వేగము. ఇట్టి పశ్చాత్తాపము కలుగుట వివేకమువలే కనబడవచ్చును. కాని ఇట్టి జ్ఞానము పూర్వజన్మమున పాపాచరణము చేయు సమయమున కలిగియున్నచో ఆ పాపము చేయకుండా మరల్చునుగాన కొంత ప్రయోజనముండెడిది. కాని ఈ పశ్చాత్తాపము ఉద్వేగము ఇప్పుడు నిష్ప్రయోజనముగాన ఇది ఒక తమోవికారమైన భ్రాంతి మాత్రమే. రాగాది నిమిత్తముల వలన కలుగు సంతాపరూపమగు చిత్తవృత్తికి దుహఖమని పేరు. ఇది రజోగుణ వికార రూపమైనది. దుఃఖోద్వేగములకు 33 ఇదియే భేదము. అజ్ఞానికి ఇట్టి ఉద్వేగము కలుగునుగాని జ్ఞానికి 482 483 ఆత్మజ్ఞాన ఫలము కలుగదు. ఈ విధముగా నివృత్తియు నిరంకుశమగు తృప్తియు విశేషన్యమైనదియు సాటిలేనిదియు అగు ఆనందము దుహఖము కలిగినప్పుడు ఉద్వేగము చెందకుండుట అను నవి 4 ఫలములు. ఇది ఎంతయు విద్యాయః ఆత్మతత్వజ్ఞానము యొక్క ప్రస్తుతం ముఖ్యమైనదియు ఇచటనే కనబడున్నదియు అగు ఫలము అవ. వాటిలో నివృత్తి ఏల కలుగునో చెప్పుచున్నాడు. యత్కృతం భ్రాంతి వేళయం నానాకర్మ జుగుప్సితం పశ్చాన్నరో వివేకేన తత్కథం కర్తు మర్హతి. 422 భ్రాంతి వేళయం భ్రాంతి ఉన్న సమయమునందు జుగుప్సితం నింద్యమైన యతే నానాకర్మ అనేక విధములగు కర్మ కృతం చేయబడినదో తద్దానిని నరః మానవుడు వివేకేనముతో పశ్చాత్ తరువాత వివేక జ్ఞానము కలిగిన పిమ్మట కర్తుం చేయుటకు కథం ఇట్లు అర్హతి తగియుంటాడు. వివేక అవివేక వివేకములకే ఇంత భేదమున్నప్పుడు వివేకమునకు ఫలమైనదియు పరమాత్మ విషేకమును అగు జ్ఞానము కలిగిన పిమ్మట వేర్గ చెప్పవలేనా అను నభిప్రాయముతో చెప్పుచున్నాడు. ఏదైనా భ్రాంతి కలిగినప్పుడు మానవుడు నింద్యములగు ఏవేవియో కర్మలు చేయవచ్చు. ఆ భ్రాంతి తొలగి వివేకము కలిగినప్పుడు అతడే ఆ పనులు చేయజాలడు. ఈ విధముగా వివేకవంతుడు జుగుప్సిత ములగు కర్మల నుండి ఇట్లు నివర్తించునో అట్లే విద్యావంతుడు గ్రహ నిష్ఠుడగుటచే సర్వకర్మల నుండి నివర్తించును అని భావము అవ. ఈ ఫలము లోకమునందు కూడా కొనవచ్చు చున్నదని చెప్పుచున్నాడు. శ్రీవివేక చూడామణి. విద్యాఫలం శాదసతో నివృత్తః ప్రవృత్తి రజ్ఞానఫలం యదీక్షితం తదిజ్ఞాయోర్యన్మోగతరుష్టికాదౌ నోచే ద్విదో దృష్టఫలంకి మస్మాత్. 423 అసతః అసత్తు నుండి లేనిదాని నుండి నివృత్తి 8 మరలుట విద్యాఫలం విద్య యొక్క ఫలముగా సాత్ అగును ప్రపత్తి అహ ప్రవర్తించుట అజ్ఞాన ఫలం అజ్ఞానము యొక్క ఫలమగును అనుసది. యతేది కలదో తత్ అది యత్ ఏ కారణము వలన జ్ఞాజ్ఞయో అజ్ఞానవంతునకు అజ్ఞానవంతునకును ముగతృష్టి కాగౌ ముగతృష్ణ ఎండ మావులు మొదలగు వాటి విషయమున ఈక్షితం చూడబడినదో అందువలన భ్రాంతికాలమున చేయు వివిధ కర్మలకు వివేకము కలిగిన పిమ్మట అవకాశము లేదు అను పూర్వశ్లోకార్థముతో అన్వయము నో చేత్ అట్లు కానిచో. విదహ జ్ఞానికి ఆస్మాత్ దీనికంటే భిన్నమైన దృష్టఫలం దృష్టమైన ఫలము కిం ఏ మున్నది? అసత్తు నుండి నివృత్తి విద్యాఫలము, అసత్తు విషయమున ప్రవృత్తి అజ్ఞానఫలము అను విషయము జ్ఞాని అజ్ఞానులలో తెలియచున్నది. యత్ ఏ కారణము వలన ముగతృష్టి కాదౌ ముగ తృష్ణ మొదలగు వాటి విషయమున ఆది పదముచే సుక్తి రజతాది కమును గ్రహింపవలెను? అది ముగతృష్టికయే అను జ్ఞానము కలవాడు జలగ్రహణము కొరకై మరుభూమిలో ప్రవర్తించడు. మరుభూమిపై సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు అది నీటియలే కనబడును అను జ్ఞానము లేనివాడు మాత్రము అది మరుభూమి అని తెలియక అచట జలమున్నదను భ్రాంతిచే ప్రవర్తించి ఇష్టమును పొందజాలడు. అతని ప్రవృత్తి విఫలమగును. ఆ కారణము వలన అసత్తు నుండి నివర్తించుట జ్ఞానఫలమనియు ప్రవర్తించుట అజానఫలమనియు చూడబడినది. అట్లు కానిచో జ్ఞానవంతునకు ఈ అసన్నివృత్తిరూపమగు ఫలము 484 ఆత్మజ్ఞాన ఫలము కుండుటచే కంఠ వేరుగా దృష్టఫలమేమియున్నది? ప్రకృతమగు బ్రహ్మ విద్యా విషయమున అసత్ అనగా బ్రహభిన్నములైన పదార్థములన్నీయు అని యర్థము. పూర్వము అజ్ఞానావస్థలో స్వరూపానందము లభింప అనాత్మవస్తువుల విషయమున ప్రవృత్తి ఉండెడిది. ఇప్పుడు స్వాత్మను తెలుసుకొనిన వానికి అనాత్మవస్తువులన్నీయు మిథ్యేయను జ్ఞానము కలుగుటచే వాటి విషయమున ప్రవృత్తియుండదు. ఈ విధముగా అసన్నివృత్తియే విద్యాఫలము. అవ ప్రవర్తించుటకు కారణము లేకపోవుట వలన కూడా నివృత్తి కలుగును అని చెప్పుచున్నాడు. అజ్ఞాన హృదయ గ్రంథేర్ వినాశో యద్యశేషత అని చోర్విదుష కిమ్ను ప్రవృత్తేహ కారణం స్వతః. 424 అజ్ఞాన హృదయ గ్రస్తి అజ్ఞానకృతమగు హృదయ గ్రంథికి అశేషత పూర్తిగా వినాశహయ దినాశనము కలిగినచో అనిచో ఇచ్చాశూన్యుడగు విదుషః విద్వాంసునకు స్వతః ప్రవృత్తేహ స్వయముగా ప్రవర్తించుటకు కారణం కారణము కిన్ను ఏది? అనిచ్చోహ అనుటచే జ్ఞానికి పరమతృప్తియున్నట్లు కూడా చెప్పబడుచున్నది. అజ్ఞాన హృదయగనేహ అజ్ఞానముచే ఏర్పడు ఏ హృదయ గ్రంథి అనగా సాక్ష్యభూతుడగు ఆత్మకును బుద్ధికిని తాదాత్మ్యాధ్యాసము ఓ బుద్ధియందు ఆత్మత్వారూపము కలదో దాని యొక్క అఖండాకార వృత్తి చేత మూలభూతమగు అజ్ఞానము నశించుటచే అశేషత వాసన కూడా లేని విధమున వినాశ యది కారణ సహితముగా నాశము కలిగినచో హయ్యది అను పదముండుటచే తదా అను పదమును అధ్యాహారము చేసుకొనవలెను? స్వతః తనంత తానుగా అనిచ్చోహ ఇచ్ఛారహితుడగు విదుషః విద్వాంసుని ప్రవృత్తికి కారణమేమియుండును? మానవుడేదైన కార్యమున ప్రవర్తించుచున్న 488 శ్రీ వివేక చూడామణి దన్నచో అందులకు ఇచ్ఛయే కోరికయే కారణము. ఇచ్ఛలేనిచో ప్రవృత్తియేయుండదు. అందుచేతనే ప్రయోజన మనుద్దిశ్య నమద్దోపి ప్రవర్తతే ప్రయోజనాపేక్ష లేకుండా మూర్ఖుడు కూడా ప్రవర్తించడు అని చెప్పుదురు. కావుననే సాధంచతుష్టేములో ముముక్షుత్వము మోక్షేచ్ఛ గూడ చేర్చబడినది. కామః సంకల్పః ఇత్యేతత్సర్వం మన ఏవాను శృతి వాక్యమున చెప్పిన విధముగా ఇచ్ఛ కూడా అంతఃకరణ ధర్మమే. అనందరూపమగు ఆత్మను సాక్షాత్కరింపజేసుకొననంతవరకును మనస్సునకు బాహ్య విషయాభిలాషియుండును. బాహ్య విషయములు దోషభూయిష్టములని తెలిసి కొని మోక్షేచ్ఛచే శాస్త్రవిహితములగు నిత్యనరతిశయానంద రూపాత్మ యొక్క శ్రవణమననననిది ధ్యాసనములయందు ప్రవర్తించిన సాధకునకు ఆత్మసాక్షాత్కార రూపమ్మగు ఫలము లభింపగనే ఆ మోక్షేచ్ఛకూడా తొలగిపోవును. ఆత్మవిచారము చే సమయమందుకూడా ఏమాత్రము బాహ్యేచ్ఛ ఉండదు. బాహ్యేచ్ఛాభావరూప అమ్మగు వైరాగ్యమే ఆత్మవిచారమునకు ఉత్తమ సాధనము కదా. అప్పుడు కూడా సాధకునకు ఇచ్చేందును అన్నచో తాదాత్మ్యాధ్యాసముచే సాక్షిక కూడా ఇచ్చ ఉండును అని చెప్పవలసియుండును. ఆత్మవిషేకమగు ఇచ్చ కూడా ఆత్మాజ్ఞాన సమయముననే ఆత్మజ్ఞానము జనించుటకు పూర్వము మాత్రమే ఉండును. ఆ తొలగిపోవుటతో దానిచే ఏర్పడిన అజ్ఞానము చిజ్జడతాదాత్మ్యాధ్యాసము పోవును. ఈ విధముగా చిత్పదార్థమగు ఆత్మకు జడములగు అంతఃకరణాదులతోడను అంతఃకరణాదులకు ఆత్మతోడను ఏకత్వమును ఆరోపించుట తొలగి అప్పుడు ఇచ్ఛ పూర్తిగా తొలగిపోవును. ఇచ్ఛాప్రవృత్తికి కారణభూతమగు బాహ్య విషయము కాని ఆంతర విషయము కాని ఏదీ ఉండదు. కావున నివృత్తి శబ్దార్థమగు సర్వక్రియాశూన్యస్థితియే బ్రహ్మవిద్య వలన కలుగు దృష్టఫలమని భావము. ఆత్మజ్ఞాన ఫలము 487. లవ వైరాగ్య బోధ అపరతులు పూర్ణముగనున్నట్లు ఇట్లు తెలియను అని ఆశంకించుకొని వాటి పరిపూర్ణత్వావధిని శిష్యాను గ్రహమునకై ఉపదేశించుచున్నాడు. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధేహ అహంభావోదయభావో బోధస్య పరమావధేహ లీనవృత్తేరనుత్పత్తిర్మర్యాదోపరతేస్తు సా 425. యదా ఎప్పుడు భోగ్యే భోగ్యవస్తువునందు వాసనానుదేహ వాసన యొక్క ఉదయము ఉండదో తదా అప్పుడు వైరాగ్యస్య వైరాగ్యము యొక్క అవధేహ పరాకాష్ఠ అహంభావోదయభావ అహంకారము కలుగకుండుట బోధస్య ఆత్మజ్ఞానము యొక్క పరమావధేహ ఉత్తమమైన అవధి లీనవృత్తేజలీనమైన మనోవృత్తి యొక్క అనుత్పత్తేహ మరల ఉత్పన్నము కాకుండుట ఏది కలదో సాది ఉపరతేహ ఉపరతి యొక్క మర్యాద చివరి అవధి భోగ్యవస్తు విషయమున వాసన ఉద్బుద్ధము కాకుండుట అనగా మరల కలుగకుండుట పూర్వము అనుభవింపబడిన విషయము ఎదుటనే ఉన్నను దాని అనుభవమునకు సంబంధించిన సంసారము కలుగకుండుట ఎప్పుడు ఏర్పడునో అప్పుడు అది వైరాగ్యము యొక్క చివరి అవధి. భోగ్యవస్తువుల విషయమున అతని మనస్సు పూర్తిగా నశించినది. అట్టివానికి రాగము కలుగుటకు అవకాశ మెచ్చటనున్నది. ఇది వైరాగ్యం యొక్క పరాకాష్ఠగా చూపబడినది. అహంకారము ఉదయించుకుండుట జ్ఞానము యొక్క పరమావధి. అహు బ్రహ్మ అనుభావనలు కూడా బాధలో సామానాధికరణ్యము. వి చెట్టు మొరడును చూచి పురుషుడని భ్రాంతి పొందినవాడు అభ్రాంతి పోయినప్పుడు యహ స్థాను సహ పురుష ఏ స్థాను ఉన్నదో అది పురుషుడు అని చెప్పును. ఇచట స్థానువు పురుషుడు అని రెండు శబ్దములను సమాన విభక్తి వచనములందు ప్రయోగింపబడుచున్నవి. శ్రీవివేక చూడామణి మని పేరు. కావున ఇట్లు ప్రయోగించుటకు సామానాధికరణి నిర్దేశ ఈ ప్రయోగము ఈ వృక్షమే చూతవృక్షము ఇత్యాది సామానాధికరణీయ నిర్దేశములలో వృక్ష చూతములకు అభేదమును చెప్పునట్లు స్థానపురుషులకు అభేదమును బోధించుటకే ఉదిష్టము కాదు. ఏది చూచి స్థానువనుకొంటినో అది స్థానువు కాదు పురుషుడు అను విధమును స్థానుత్వని షేధమునకే ఉద్దిష్టమైనది. దీనికి బాధాయాం సామానాధికరణ్యం అని పేరు. అట్లే అహం బ్రహ్మ అనునప్పుడు కూడా బాధాయాం సామానాధికరణ్యం. ఇంతవరకును నేను అనుకొనున్నది బ్రహ్మయే ఇయని దీని అర్థము. సర్వాత్మకమగు బ్రహ్మయందు అహుత్వము కూడా కల్పితమే. కావుననే వదత్యేష భ్రాన స్వమహమితి మాయామదిరయ శ్లో 392 అని చెప్పియున్నాడు. కావున అహం బ్రహ్మాను దానికి యహ చోరహ సహస్థాను దేనిని చూచి చోరుడనుకున్నానో అది స్థానువు ఇత్యాది స్థలములందువలే. దేనిని అహం బుద్ధితో గ్రహించుచుంటినో అది బ్రహ్మయే అని యర్థము. లేదా అహం భావోదయాభావ అను పదమునకు కోసములందు అహం బుద్ధి కలుగకుండుట అని యర్థము. లీనవృత్తే రనుత్పత్తి అహమర్యాదోపరతేస్తు సా ఆనందాత్మయందు లీనమైపోయిన మనోవృత్తి నెయ్యి మరల ఏ విధముగా క్షీరముగా మార్పు చెందదో ఆ విధముగా మరల అదేంపకుండుట ఉపరితి యొక్క పరమావధి. అట్టి ఉపరితి వలన స్వతః అనుపమముగు ఆనందము, దానివలన పరమతృప్తియు, దానివలన అన్ని కార్యముల నుండి నివృత్తియు కలుగును. ఈ విధముగా వైరాగ్య బోధ ఉపరితి ఆనందతృప్తి నివృత్తులకు పరస్పరము కార్యకారణభావమును గ్రహింపవలెను. అవ ఇప్పుడు జ్ఞాని యొక్క ఆనందము సాటిలేనిదని చెప్పుచున్నాడు.